66 జాగ్రత్ స్వప్న సుషుపులు సాంకర్యం. వశిష్ఠుడు, రామ, ఇంతకు నేను అనబడే జీవుడికి ప్రత్యేకమైన అస్తిత్వమే లేదని నేను చెబుతూ ఉండగా మధ్యలో ఇంద్రియ జయ ప్రసక్తి వచ్చింది. ఇంతకు నేను చెప్పవచ్చిన మాట ఏమిటంటే, నేను అనబడే జీవుడు విడిగా లేడు, చిత్తం అనే ఉపాధి వల్ల వాడు విడిగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఆ ఉపాధిని తొలగించి వేస్తే అక్కడ ఉండేది శుద్ధ చైత్యమే. ఆ ఉపాధి సత్యమైనది కాదు, కనుక దానిని తొలగించవలసిన పని కూడా లేదు. ఈ విషయం అర్థమైతే జగత్తు, జీవుడు, పరబ్రహ్మ అనే పదాలకు అర్థమే లేదు. అంటే అక్కడ మూడు పదాలు ఉన్నాయిగాని ఉన్నది ఒక్కటే పదార్థం, అదే శుద్ధ చైతన్యం. దీనినే జగజ్జీవేశ్వర సామరస్యం అంటారు. సాద్ 164. ఈ దృష్టితో చూసినప్పుడు జాగ్రత్ స్వప్న సుషుప్తులనే మూడు అవస్థలకు కూడా ఏ రకమైన భేదమో 127 ఆయసర్ లేదు. సరిగ్గా ఆలోచిస్తే ఈ అవస్థలు ఒకదానిని వదిలిపెట్టి మరొకటి ఉండదు, ఒకదాంట్లోకి మరొకటి చొచ్చుకుపోతూనే ఉంటుంది. ఉదాహరణకు, మెలకువగా ఉన్న మనిషి ఊహాలోకాలలోకి పోయి పగటి కలలు కంటూ ఉంటాడు. ఆ ఊహాలోకం మెలకువ కల. అలాగే కలలో ఉన్న మనిషికి తను నిద్రపోయినట్టు లేచినట్టు కనిపించింది. ఆ కలలో ఉండేది మెలకువ కల. అలాగే మెలకువలోగాని కలలోగాని ఉండగా మనస్సు మొద్దుబారిపోయింది, అది సుషుప్త. మెలకువ కల సుషుప్తిలోంచి ఒక్కసారిగా స్వప్నంలోకో జాగ్రత్తులోకో వస్తున్నాడు. సుషుప్తిలో ఎవడైతే ఉన్నాడో వాడే జాగ్రత్తులోకో స్వప్నంలోకో వస్తున్నాడు. కనుక సుషుప్తిలో స్వప్న జాగ్రత్తులు కలిసిపోయినట్టే అవుతోంది. స్వప్న జాగ్రత్తులకు భేదం ఏమాత్రమూ లేదని నీకిదివరకే నిరూపించాను. కనుక ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తుల పరస్పర సాంకర్య ప్రసక్తి ద్వారా దానిని మరొకసారి నువ్వు దృఢపరచుకోగొట్. సా 165. ఉన్న పరమాత్మ దృశ్యరూపంగా కనిపించడాన్ని ఖ్యాతి అని కొందరు పండితులు వ్యవహరిస్తున్నారు. ఈ ఖ్యాతి సత్యమే అని కొందరి మతం. దానిని సత్యాతి అంటారు. ఇది బొత్తిగా లేనిదని కొందరి మతం. దానిని అసత్ఖ్యాతి అంటారు. అసలీ ఖ్యాతి లేనే లేదని కొందరి మతం. దానిని అఖ్యాతి అంటారు. ఉన్నది ఒకటైతే మరొకటి కనిపిస్తున్నదని కొందరి మతం. దానిని అన్యథాఖ్యాతి అంటారు. ఉన్న ఆత్మే అలా కనిపిస్తోంది అని కొందరంటారు. ఇది ఆత్మఖ్యాతి. ఇలాంటివన్నీ వాదాల కోసం పనికొచ్చే మాటలు మాత్రమే. ఖ్యాతి అంటే కనిపించడం లేక ప్రకాశించడం. ఇది వేరొక ద్రష్ట ఉన్నప్పుడు మాత్రమే కుదరే పదం. ఆత్మ అద్వితీయుడు గనుక ఈ ఖ్యాతి పదం ఆత్మతో ఏ రకంగానూ అతకదు. అది అసంభవం. ఉన్న సత్యం ఏమిటంటే ఆత్మే ఖ్యాతి, ఆత్మే ప్రకాశం. ఒకే అర్థంలో అవి రెండు పదాలు. అలా అనుకుంటే వాటిని కొంతవరకు అతికించవచ్చు. ఆ దృష్టితో చూస్తే ఈ ప్రపంచమంతా ఒక పెద్ద స్ఫటిక శిల వంటిది. దీనిలో ఉలిని దూర్చేందుకు సందు ఎక్కడా లేదు. కాని దీని గర్భంలో మాత్రం రకరకాల గీతలు చిత్ర విచిత్రంగా కనిపిస్తున్నాయి. ఆ గీతల్లో ఒక గీత నేను, ఒక గీత నువ్వు. ఆ మొత్తం రాయి శుద్ధ చైతన్యం. అందుచేత ఈ ఖ్యాతివాదాల జోలికి పోకుండా మూడు అవస్థలను దాటి ఉన్న ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో. సా 166-167. ఆత్మతత్వం అలాంటిది కనుకనే ఈ సృష్టి మొత్తం చిన్మాత్రం మీద అధ్యారోప స్వరూపంగా వచ్చిందని పూర్వమే ప్రతిపాదించాను. సా 168. ఈ విషయం అనుభవంలోకి తెచ్చుకున్నవాడికి సుఖదోహకాలు రెండూ అంటవు. శ్రీరాముడు సుఖదోహకాలు రెండూ అంటటం లేదంటే వాడు బండరాతి లాగా జడుడేమోనండి. వశిష్ఠుడు, జాత్యస్వవదిహాజాతి రస్నన్ గచ్చన్ స్వసన్ వదన్ లోకమధ్యే మహారణ్యే హాసేతే సుఖమాత్మవాన్ నీ డొట్ ఉడొట్స. 169 శ్లో 26. రామ, ఉత్తమ జాతిలో పుట్టిన గుగ్గం పరిగెత్తుతున్నా, తింటున్నా, సకిలిస్తున్నా, వాసనలు చూస్తున్నా కూడా ఒక ప్రక్కనుంచి నిద్రపోతూనే ఉంటుంది. ఒక్క యుద్ధరంగంలో మాత్రమే పూర్తి మెలకువతో ఉంటుంది. అలాగే జన్మను దాటిపోయిన జీవన్ముక్తుడు జనాల గుంపులో ఉన్న అరణ్యంలాంటి ఏకాంతంలో ఆయసర్వ్ 128 ఉన్నా కూడా ఆత్మానుసంధానం అనే నిద్రాస్కల్లో మునిగి ఉంటాడు. అందుకే వాడికి లోకపు సామాన్య సుఖదుహకాలు పట్టనే పట్టవు. అంతేగానివాడు బండరాతి వంటివాడు కాదు. ఇలాంటి జీనముక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో నీకు చాలాసార్లు వివరించాను. S 1:6-9 జీవన్ముక్తుడు అంటే సమస్త కర్మలను తుడిచేసుకున్నవాడు. అలా అన్నంతమాత్రం చేత జీవన్ముక్తుడు విశృంఖలంగా సంచరిస్తాడనుకోకు. నిజమైన జీవన్ముక్తుడికి తన స్వకర్మే మిత్రుడు. సమత, మైత్రి అనేవారు భార్యలు. జ్ఞానం అతని ఇంటి ద్వారపాలకుడు. స్నానం, దానం, తపస్సు, ధ్యానం అనేవి అతనికి సంతానం. అతను నిత్యము చేసే అసలైన అనుష్ఠానం దృశ్యమార్జనం. వాడికి ప్రపంచమని, బ్రహ్మ అని భేదం లేదు. దేశాదేశాంతర ప్రాప్త విద్ధి మధ్యమ సంవిధ జగదిత్యపరం నామ స్వరూపా దచితాత్మనః నీ గట్ ఉడ్సత్. 171-23 రామ పూర్వం ఉత్పత్తి ప్రకరణంలో లీలోపాఖ్యాన ఘట్టంలో చిదాకాశం అంటే ఏమిటో వివరిస్తూ చిత్తవృత్తి ఒక పదార్థం నుంచి మరొక పదార్థానికి ప్రయాణం చేస్తున్నప్పుడు అది మొదటి పదార్థాన్ని వదిలిపెట్టి రెండవ పదార్థాన్ని చేరేలోపున మధ్యలో ఏది ఉంటుందో అది శుద్ధమైన చైతన్యం అని చెప్పాను. ఇది అజ్ఞాన దశలో ఉన్న లీలకు చేసిన ఉపదేశం. జ్ఞాన ప్రబోధం కలిగిన జీవన్ముక్తుడి దృష్టి వేరు. వాడి దృష్టిలో చిత్తవృత్తి ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్లేలోపు మధ్యలో కనిపించేదానికి మరో పేరు ప్రపంచం. ఈ దృష్టిభేదం ఎందుకు వస్తోందంటే జీవన్ముక్తుడు స్వరూపం నుంచి ఎప్పుడూ జారిపోడు. అందుచేత వాడి చిత్తవృత్తి ఎటుపోయినా వాడికి పరబ్రహ్మమే అనుభవంలోకి వస్తుంది. అందుచేత వాడికి జగత్తని, పరబ్రహ్మ అని రెండు పదార్థాలుండవు. వాడి దృష్టిలో ఆ రెండూ ఒకే పదార్థానికి మారు పేర్లు. మేము ఒకసారి జగత్తు మిథ్య అని, మరోసారి జగత్తు బ్రహ్మ అని చెబుతూ ఉంటాం. ఇవి దృష్టిభేదాన్ని బట్టి వచ్చే మాటలని నువ్వు గ్రహించాలి. సాధకుడై బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు జగత్తును మిథ్యగానే భావించాలి. నిష్ప్రపంచ బ్రహ్మను అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేయాలి. సిద్ధుడై వెనక్కు చూసుకునే దశలో వాడికి కర్మశేషం వల్ల ప్రపంచం మిగిలి ఉంటే ప్రపంచం బ్రహ్మమయంగానే కనిపిస్తుంది. S 1:7-1 నీకు ఈ వివరణ ఇచ్చే ప్రక్రియలో చిత్తవృత్తిని గూర్చి ప్రసక్తిని తెచ్చాం. దానిని బట్టి కొంతమంది పరిశీలకులు ఈ ప్రపంచమంతా స్వప్నంలాగా స్మృతిజన్యమని వాదిస్తున్నారు. జాగ్రత్తు సత్యం గనుక దాని స్థితివల్ల స్వప్నం ఏర్పడుతోంది గనుక స్వప్నము సత్యమేనని, అదేవిధంగా పూర్వకల్పాల స్మృతివల్ల ఈ కల్పంలో జాగ్రత్ ప్రపంచం సృష్టింపబడుతోంది కనుక ఈ ప్రపంచం కూడా సత్యం కావచ్చునని వాళ్ల అభిప్రాయం. కాని ఈ జాగ్రత్ ప్రపంచం అసత్యమని వేరే వేరే యుక్తులతో నిరూపించి ఉన్నాం గనుక జగత్తు స్మృత్యాత్మకమనే మాట పొసగదు. అది భ్రాంత్యాత్మకమని చెప్పక తప్పదు. S 1:72 ఇది భ్రాంత్యాత్మకం కనుకనే ఇక్కడ కొంత భాగం చేతన పదార్థాలున్నట్లు, కొంత భాగం జడ్పదార్థాలున్నట్లు కనిపిస్తోంది. S 1:73 నీకు స్వప్నంలో కూడా ఇలాంటి దృష్టి కలిగింది. కాని మెలకువ వచ్చాక స్వప్నంలో కనిపించిన ఆయసర్వ్. 129 చేతనాచేతనాలు రెండూ నేనే అనేస్తున్నావు. అలాగే జ్ఞానం అనే మెలకువ వస్తే దృశ్యాలన్నీ తుడిచిపెట్టుకొనిపోయి చిదాత్మ ఒక్కటే మిగులుతుంది. 174 ఈ స్థితి రావాలంటే నువ్వు శాస్త్రోక్తమైన అభ్యాసం చేయాలి. 175 ఈ విషయంలో ఒకసారి మా తండ్రిగారైన బ్రహ్మదేవుడినే ప్రశ్నించాను. ఆయన చైతన్యం అనే అణువులో కోట్ల కోట్ల బ్రహ్మాండాలు ఇమిడి ఉన్నాయని అనేక ఉపపత్తులతో వివరించి చెప్పాడు. ఆ విషయాలు నీకు నేను ఉత్పత్తి ప్రకరణంలోనే చెప్పాను. 176 శ్రీరాముడు, మీరు అటు తిప్పి ఇటు తిప్పి ఈ జగదుత్పత్తికి కారణమే లేదని తేల్చేస్తున్నారు. దానికి స్వప్నాన్ని ఉదాహరణగా తీసుకొస్తున్నారు. ఈ ప్రపంచోత్పత్తికి కారణమే లేకపోతే ఈ ప్రపంచంలో దేని ఉత్పత్తికి కారణం ఉండవలసిన పని లేదు. అప్పుడు వానలు లేకుండానే పంటలు పండుతాయని చెప్పవలసి వస్తుంది. ఇది ఎవరైనా అంగీకరించే మాటేనా? వశిష్ఠుడు, రామ, ప్రపంచం మొత్తానికి కారణం ఏమిటని నేను వివరిస్తుంటే ప్రపంచంలో అంతర్భాగమైన కార్యకారణ సంబంధం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీ స్వప్నంలో మాత్రం ఒక కార్యకారణభావ సంబంధం లేదా? ఉన్నంతమాత్రం చేత అది సత్యమైపోయిందా? అలాగే ఈ జాగ్రత్ ప్రపంచంలో కూడా ఒక కార్యకారణభావం ఉండవచ్చు. దాన్ని మేము తిరస్కరించడం లేదు. దీనిలో ఉండే ఘటపటాదుల వంటి సకారణ పదార్థాలు, ఎండమావులు, ఇంద్రజాలాల వంటి అకారణ పదార్థాలు అన్నీ కలుపుకొని ఈ ప్రపంచం మొత్తానికి కారణం ఏమిటని విచారణ చేసినప్పుడు మాత్రం దీనికి సరియైన కారణం కనిపించడం లేదు. ఉంటే ఎందుకు కనిపించదు? కనుక అది లేదని నిర్ధారణ చేస్తున్నా. దీనికి శృతి వాక్యాలను, జీవన్ముక్తుల అనుభవాలను కూడా ఆలంబనంగా స్వీకరిస్తున్నాం. సా 177. అందుకే నీకు పూర్వం ఉత్పత్తి ప్రకరణంలో ఆయందవోపాఖ్యానమని ఒక యథార్థగాథ చెప్పాను. ఆయందవులనే మహర్షిపుత్రులు 10 మంది కేవలం తమ సంకల్పబలంచేత బ్రహ్మాండ గోళాలనే సృష్టి చేసేశారు. ఇది ప్రత్యక్షానుభవం గనుక అమూర్తమైన చైతన్యం మూర్తిమంతమైన జగత్తును ఎలా సృష్టిస్తుంది, ఎలా కదిలిస్తుంది వంటి ప్రశ్నలు ఎవరైనా లేవదీస్తే వాటికి అర్థమే లేదు. సా 178. ఇలాంటి ప్రశ్నలన్నీ ఎందుకు వస్తున్నాయంటే నాసరహితమైన చిన్మాత్ర స్థితిని గురించిన అవగాహన లోపించడం వల్ల వస్తున్నాయి. ఆ అవగాహన కలగాలంటే మేము చెప్పే ఈ సత్యాస్త్రాన్ని పునరుక్తి అనుకోకుండా మళ్లీ మళ్లీ అభ్యాసం చేయాలి. గమనిక గత 10 సర్గలలోనూ వశిష్ఠ మహర్షి ఈ మాట 3-4 సార్లు చెప్పాడు. అలాంటి ప్రసక్తి వచ్చినప్పుడల్లా వాల్మీకి మహర్షి దానిని యోగవాసిష్ట ప్రశంస కోసం అందంగా వాడుకున్నాడు. అందులోనూ ఈ నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం ఇంకా ప్రశస్తమనే సూచనలు చేశాడు. ఇవన్నీ విని శ్రీరాముడికే విసుగు పుట్టింది కాబోలు ఒక ముక్కుసూటి ప్రశ్న వేస్తున్నాడు. సా 179. శ్రీరాముడు, గురుదేవా, మీరు ఈ శాస్త్రం యొక్క ప్రాస్థ్యం గురించి చాలాసార్లు చెబుతున్నారు. ఈ సభలో కూర్చున్న వాళ్లల్లో నా మిత్రుడు కుందదంతుడు కూడా ఉన్నాడు. ఆయన సద్బ్రాహ్మణుడు, తత్వచింతకుడు. ఆయనకు మీరు చేసే ఈ బోధ వల్ల జీవన్ముక్తి కలిగిందంటారా? వశిష్ఠుడు, అతన్ని గురించే ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నావ్? ఆయ్ సర్. 130.